Book 2 84 84 الماضي 4 భూతకాలం 4 يقرأ చదవడం لقد قرأت للتو నేను చదివాను لقد قرأت كل الرواية. నేను నవల మొత్తం చదివాను. يفهم. అర్థం చేసుకొనుట. لقد فهمت للتو. నేను అర్థం చేసుకున్నాను. لقد فهمت كل النص. నేను మొత్తం పాఠాన్ని అర్థం చేసుకున్నాను. يجيب. సమాధానం చెప్పుట لقد اجبت للتو నేను చెప్పాను لقد اجبت على كل الاسئله నేను అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను انا اعلم هذا لقد علمت هذا للتو నాకు అది తెలుసు నాకు అది తెలుసు انا اكتب هذا لقد كتبت هذا للتو నేను అది రాశాను నేను అది రాశాను انا اسمع هذا لقد سمعت هذا للتو నేను దాన్ని విన్నాను నేను దాన్ని విన్నాను انا احضر هذا لقد احضرت هذا للتو నేను దాన్ని తెచ్చాను నా కోసం దాన్ని తెచ్చాను انا اتي بهذا لقد اتيت بهذا للتو నేను దాన్ని తెస్తాను నా కోసం దాన్ని తెస్తాను انا اشتري هذا لقد اشتريت هذا للتو నేను దాన్ని కొంటాను నేను దాన్ని కొన్నాను انا اتوقع هذا لقد توقعت هذا للتو నేను దాన్ని ఆశిస్తున్నాను నేను దాన్ని ఆశించాను انا اشرح هذا لقد شرحت هذا للتو నేను దాన్ని వివరిస్తాను నేను దాన్ని వివరించాను انا اعرف هذا لقد عرفت هذا للتو నాకు అది తెలుసు నాకు అది తెలుసు